بسم الله الرحمن الرحيم هل أتاك حديث الغاشية وجوه يومئذ خاشعة عاملة ناصبة تصلى نارا حامية تسقى من عين آنية ليس لهم طعام إلا من ضريع لا يسمن ولا يغني من جوع وجوه يومئذ ناعمة لسعيها راضية في جنة عالية لا تسمع فيها لاغية فيها عين جارية فيها سرر مرفوعة وأكواب موضوعة ونمارق مصفوفة وزرابي مبثوثة అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముంచుకు వచ్చే ముప్పును గురించిన సమాచారం నీకేమైనా అందిందా? కొందరి ముఖాలలో ఆ రోజున భయాందోళనలు కనిపిస్తాయి. ఎక్కువ శ్రమ పడుతూ అలసిపోతారు. తీవ్రమైన అగ్నిలో చిక్కుకుపోయి ఉంటారు. త్రాగేందుకు వారికి సలసల కాగే చలవ నీరు ఇవ్వబడుతుంది. వారి కొరకు ఎండిన ముళ్ల గడ్డి తప్ప మరొక ఆహారం ఉండదు. అది బలమూనీయదు, ఆకలినీ తీర్చదు. ఆ రోజున కొందరి ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. తాము చేసుకున్న సత్కార్యాలకు వారు సంతోషపడతారు. అత్యున్నతమైన స్వర్గములో ఉంటారు. అక్కడ వారు ఎలాంటి వృధా విషయాలను వినరు. అందులో శలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ ఎత్తైన పీఠాలు ఉంటాయి. పాత్రలు పెట్టబడి ఉంటాయి. పెద్ద పెద్ద దిండ్లు వరుసలు వరుసలుగా అమర్చబడి ఉంటాయి. అందమైన తివాచీలు పరచబడి ఉంటాయి. أفلا ينظرون إلى الإبل كيف خلقت وإلى السماء كيف رفعت وإلى الجبال كيف نصبت وإلى الأرض كيف سطحت అయితే వీరు వంటలను చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో. ఆకాశాన్ని చూడరా? అది పైకి ఎలా ఎత్తబడిందో. కొండలను చూడరా? అవి ఎలా పాతిపెట్టబడ్డాయో. భూమిని చూడరా? అది ఎలా పరచబడిందో. ఫజక్కిర్ ఇన్నమా అంత ముజక్కిర్ లస్త అలైహిం బిముసైతిర్ ఇల్లా మన్ తవల్లా వకఫర్ ఫయుఅజ్జిబుహుల్లాహుల్ అజాబల్ అక్బర్ ఇన్న ఇలైనా ఇయాబహుం సరే, అయితే ప్రవక్త హితబోధ చేస్తూ ఉండు. నీవు కేవలం హితబోధ చేసేవాడవు మాత్రమే. వారిని ఏ విధంగానూ బలవంతం చేసేవాడవు కావు. కాని ఎవరైతే ముఖాన్ని తిప్పుకుంటారో, సత్యాన్ని తిరస్కరిస్తారో, అల్లాహ్ అతనికి భారీ శిక్ష విధిస్తాడు. వీరు చివరికి మావైపునకే మరలి రావలసి ఉంది. ఆపై లెక్క చూడవలసిన బాధ్యత మామీదనే ఉంది.